భూకంపాలు పుస్తకం 10వ భాగం. ఈ పద్ధతిని ఉపయోగించి శత్రువుల జలాంతర్గాములు ఎక్కడున్నాయో గుర్తించవచ్చని లాంగ్వీన్ ఆలోచన. కానీ ఆ పరికరం తయారయ్యే లోపలే యుద్ధం ముగిసింది. యుద్ధం తర్వాత ఆ పరికరాన్ని సముద్రంలోతు కొలిచేందుకు వినియోగించారు. దీనికి సోనార్ అని పేరు. ఈ పరికరం సహాయంతో సముద్రం లోతును ఎన్నో చోట్ల సునాయాసంగా కొలవటానికి వీలయ్యింది. 1922లో మీటియర్ అనే ఓ జర్మన్ ఓడ అట్లాంటిక్ సముద్రం లోతు కొలిచేందుకు బయలుదేరింది. అట్లాంటిక్ నడిమధ్యలో ఉన్న ఎత్తైన ప్రాంతం పీఠభూమి కాదని, అందులో బాగా మిట్టపల్లాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 1925 కల్లా అంతవరకు పీఠభూమి అనుకుంటున్నది నిజానికి ఓ అతి దీర్ఘమైన పర్వత శ్రేణి అని, అది మధ్య అట్లాంటిక్ ప్రాంతం అంతా నిలువున ఆర్కిటిక్ నుండి అంటార్కిటిక్ వరకు విస్తరించి ఉందని కనుక్కున్నారు. కాలక్రమంగా ఆ పర్వత శ్రేణి కేవలం అట్లాంటిక్కే పరిమితం కాదని కూడా తెలిసింది. ఆ పర్వత శ్రేణి దక్షిణ ఆఫ్రికా కొమ్ము నుండి ఇండియన్ సముద్రం వరకు కూడా విస్తరించి ఉంది. అది ఇంకా ముందుకు సాగి పసిఫిక్ సముద్రంలోకి కూడా ప్రవేశిస్తుంది. దీనికి మధ్య సముద్ర శ్రేణి అని పేరు పెట్టారు. సముద్రం లోతును కొలిచే పద్ధతులు ఇంకా మెరుగు అవుతూ వచ్చాయి. 1950లలో విలియం మారిస్ ఎవింగ్ ఆధ్వర్యంలో ఓ అమెరికన్ శాస్త్రవేత్తల బృందం సవివరంగా కొలతలు తీసుకుంది. మధ్య సముద్ర శ్రేణి వెంబడి ఓ లోతైన అగాధం విస్తరించి ఉందని 1953లో ఎవింగ్ చాటాడు. దానికే గ్రేట్ గ్లోబల్ రిఫ్ట్ అని పేరు వచ్చింది. భూమి క్రస్ట్ని ఎన్నో చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఫలకాలుగా, ఈ అగాధం విభజిస్తోంది. ఈ ఫలకాలలో కొన్ని చాలా పెద్దవి. ఈ అగాధంలో ఒక భాగం పసిఫిక్ సముద్రం అంచు వెంట పరుగెడుతుంది. పసిఫిక్ సముద్రానికి పశ్చిమాన తూర్పు ఆసియాలో ఉన్న ద్వీపమాలికను అనుసరిస్తుంది. తూర్పున అది వాయువ్య అమెరికా అంచు వెంట పరిగెడుతుంది. నిజానికి అది కాలిఫోర్నియాకి పశ్చిమ అంచుని కోసుకుంటూ పోతుంది. సాన్ ఆండ్రియాస్ దోషరేఖ పసిఫిక్ చుట్టూ ఉన్న ఆ అగాధంలో ఒక భాగమే. ఆ విధంగా అధిక భాగం పసిఫిక్ సముద్రం కింద ఉన్నదే పసిఫిక్ ఫలకం. ఉత్తర అమెరికన్ ఫలకానికి దక్షిణంగా ఉన్నదే దక్షిణ అమెరికన్ ఫలకం. ఇది అట్లాంటిక్ సముద్రం మధ్య వరకు విస్తరించి ఉంటుంది. అట్లాంటిక్ సముద్రం మధ్యలో అగాధానికి అవతల పక్క ఉన్నది ఉత్తరానికి యురేసియన్ ఫలకం, దక్షిణాన ఆఫ్రికన్ ఫలకం. ఈ రెంటినీ వేరు చేసే అగాధం మధ్యధరా సముద్రంలోంచి పోతూ ఆపై అరేబియన్ గల్ఫ్లోకి విస్తరిస్తుంది. ఆఫ్రికన్ ఫలకానికి తూర్పున ఉన్నది ఆస్ట్రేలియన్ ఫలకం, దక్షిణాన ఉన్నది అంటార్కిటిక్ ఫలకం. ఈ 8 పెద్ద ఫలకాలు మినహాయిస్తే ఇంకా చిన్న చిన్న ఫలకాలు కొన్ని ఉన్నాయి. దక్షిణ అమెరికాకి కాస్త పశ్చిమంగా ఉన్న నజ్కా ఫలకం ఒక ఉదాహరణ. సిస్మోగ్రాఫ్ల సహాయంతో నేడు ప్రపంచంలో పుట్టిన ప్రతి భూకంపాన్ని గుర్తించడానికి వీలవుతోంది. ఇంచుమించు ప్రతి భూకంపం ఫలకాల మధ్య అగాధాల వద్ద నుండే వస్తున్నట్టు కనిపిస్తోంది. ఫలకాలు ఒకదానిని ఒకటి రుద్దుకుంటూ కదలటం వలన భూకంపాలు వస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు ఫలకాలు ఎందుకు కదులుతున్నాయి? 1962లో హ్యారీ హ్యామండ్ హెస్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఓ సూచన చేశాడు. అట్లాంటిక్ సముద్రంలో గ్రేట్ గ్లోబల్ రిఫ్ట్ వద్ద మాంటిల్లో ఉన్న పదార్థం సముద్రపు నేల వద్దకు పైకి తందుకు వస్తోంది అన్నాడు. ఈ పదార్థమే అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉండే మహత్తర పర్వత శ్రేణిగా రూపొందింది. ఈ పదార్థం పైకి తన్నుకు వస్తున్న కొద్దీ అది సముద్రపు నేల మీద ఇంకా వ్యాపిస్తుంది. దీనివల్ల ఉత్తర అమెరికన్ ఫలకం యూరోపియన్ ఫలకాల మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. వెగనర్ చెప్పినట్టే ఉత్తర అమెరికాకి యూరప్కి మధ్య దూరం పెరుగుతోంది. కానీ దానికి కారణం ఖండాలు తేలడం కాదు, వెగనర్ చేసిన పొరపాటు అదే.